ఇదరతి వల్ల దెబ్బకు మద్దెలవలే, మధ్య నిలబడి చివరికి మర్దరైతి. పడ్డది దెబ్బకు లైటు రాగా, సీతాకోక చిలక సీతారామ చిలక శక్తి కోసపునా రూపీ దేవి సరస రూపీ రాణి వరస లవ్లీగా చెప్పి Thank you.